love you, mama, love you, yeah, mama, mama, mama. I love you, mama, love you, yeah, mama, mama, mama. Babaka. మగమాటం చెదిరితే మగవాడికి ఎంతో దిలాస. సయ్యాటకు హద్దు లేదే మరి శిరీష. మగవాడికి ఎంతో దిలాస. సయ్యాడకు హద్దు లేదే మరి శిరీషా.